సౌధన్వనార్భవో మాపభూత అస్మిన్ హివస్సమనే రత్నధేయం గమంతింద్రమనూవో మదాసః ఆగన్నృగూణామిహ రత్నధేయమభూత్ సోమస్య సుషూదస్య ప్రీతిః సుకృత్యయాజస్వస్యేకం విచక్రచమసం చ దుర్ధా వ్యాకృణోదమసం చ దుర్ధా సఖేభి శిక్షేత్యబ్రవీత అథైతవాజామృతస్య పంథాం గృహం దేవానామృభవస్సుహస్తాః కిం మయస్విచ్చమస ఏష ఆశయం కావ్యేన చతురో విచక్ర అథాసునుధ్వంసవనం మదాయ పాతర్భవో మధున సోమ్యస్య సత్యాకర్తపితరాయుమానా సత్యాకర్తచమసం దేవపాలం సత్యా హరిధనుతరావతష్టేంద్రవాహారుభవో వాజరత్నాః దోమస్సునోత్యభివిత్రే అహ్నాం తీవ్రం వాజాశ్రవణం మదాయ తస్మై రజిర్భవ సర్వీరమాదక్షతమృషమో మందసానాః రాతస్సుతమవిభోహర్యస్వమాధ్యం దినం సవనం కేవలం తే సమృభిక్పిబస్వరత్నధేభిః సఖీంద్రజగృషే సుకృత్యా యే దేవాసో అభవతా సుకృత్యా సేనాజిమేదధీరివినిషేద ే రత్నం ధాతసవసో నపాద సౌధన్వన అభవతామృతాసః జగత్ప్రతీయం సవనం రత్నధేయమకృణుధ్వం సుభస్యాసూహస్తాః తద్రిర్భవః పరీక్షిక్తం వజేనత్సంవదేభిరింద్రియేభిః పిబధ్వం అనశ్నో జాతో అనభీజురుక్ష్యో రథస్త్రిచక్రః పరివర్తతే రజాః మహత్తద్వో దేవ్యస్య ప్రవాచనం యామృభవః పృథివీం యచ్చ పుష్యత రథం యే చక్రః సుహృదం సుచేతసో విహ్వరం తం మనసస్పరిధ్యయా తాం ఊన్వా అస్య సవనస్య పీతయావో వాజార్భవో వేదజావసి తద్వో వాజార్భవస్సు ప్రవాచనం దేవేషు విద్భో అభవనం మహేశ్వరం దివ్యేయత్సంతా పితరా సనాజురా పునర్జుమానాచరథా యతక్షత ఏకం విచక్రచమసం చతుర్వజం నిశ్చర్మ నోగామరిణీతధీతిభిః దేవేష్మృతత్వమానస సృష్టివాజార్భవస్తద్వముఖ్యం ప్రథమశ్రవస్తమో వాచశ్రుతాసోయమీజనన్నరాః విద్వదష్టో విదధేషు ప్రవాచ్యోయం దేవాసోపధాస విచర్షణిః సవాజ్యర్వాసర్షిర్వచస్య జాసశూరో అస్థామృతనాసు దుష్టరాః సరాగస్పోషం ససువీర్యం దధేయం వాజో విద్భాంగృభవోజమావీషు శ్రేష్టం వాక్మేషో అధీదాయుదర్శతం స్తోమో వాజార్భవస్తంజూజుష్టన ీరాసోహిష్టవయో విపశ్చితస్తాన్వేనా బ్రహ్మణా వేదజామసి యూయమస్మభ్యం ధిషణాభ్యస్వరీ విద్వాంసో విశ్వానర్యాని భోజనా యుమంతం వాజమృష సుష్మముత్తమమానో రజిమృభవస్తక్షతావజాః ఇహ ప్రజామిహ రయిం నరాణాయిహ శ్రవో వీరవత్తక్షతానః ఏన వయం చిదజేమాచన్యాంతం వాజం చిత్రవైభవో దదానః ఉపనో వాజా అధ్వరే భుక్షాదేవా జాతపతిభిర్దేవజానైః యథా యజ్ఞం మనుషో భిక్ష్వా ఆసుదధిధ్వేరన్ వాస్వన్హాం దేవో హృదే మనసే సంతు యజ్ఞాయుష్టా సో అద్య హృదయం నిరోగో ప్రవస్సుతాసో హరయంత పూర్ణా క్రత్వే దక్షాయ హర్షయంత పీతా ఇదాయం దేవహీతం యథా వస్తోమో బాజారు భక్షణో దదేవాః జుహ్వే మనుష్మదుపారాసు భిక్షు జుష్మే సచా బృహద్వీవేష సోమం అస్మాయి భూతాజస్వాదినస్సు నిష్కా ఇంద్రస్ దూనాశవసో న పాతో నోవశ్చేత్యగ్రిజం మదాయ రిభువృక్షణో రయం వాజే వాజింత మంజుజం ఇంద్రస్వంతం హవామహే సదాసాతమస్వినం సేద్రిభవోజమవథ యూజమింద్రశ్చమత్యం సధీభిరస్తు సనీతా మేధసా తాసో అర్వత వినో వాచారుభుక్షణః పతశ్చేత నజష్టవే అస్మభ్యం సూరయస్తుతా విశ్వాసాస్తరీషణి తన్నో వాచారుభుక్షణేంద్రాసత్యానయం సమస్వం చర్షణిభ్యా పురుషస్తమగత్రాయే ఉతో ఇవాం దాత్రా సంధి పూర్వాజా పూరుభ్యస్తు సదస్యం నిదోషే క్షేత్రాసాం దతదుర్వరాసాం ఘనం దస్యుభ్యో అభిభూతి ముగ్రం ఉత వాజినం పురునిషిద్వానందధిక్రామోదర్విశ్వకృష్ణిం దివ్యం శేనం ప్రోషితప్సు మాసం సకృత్య మర్యో నృపదినసూరం యం దేవను ప్రపదే భద్రవంతం విశ్వ పూర్వదిహర్షమాన పఢ్యర్గ్యంతం మే ధయం నసూరం రథకరం వాచ నిభద్రజంతం యస్మారుంధానో గధ్యా సమత్సు సనూతరశ్చరతి గోషు గచ్చన్ ఆవిర్వేజీగో విదధా నిజిక్యతిరోరసింవర్యాప ఆయో ఉదస్మైనం వస్రమచిన్నదాజుమనుక్రోధం దిక్షితయో భరేషు నీచాజమానంజసూరిన్నశేనం సుమచ్చాపసుమచ్చయూథం ఉదస్మాత్ ప్రథమస్ ఋష్యన్నివే వేదిశ్రేణి భీరధానాం స్రజం కృణ్వానో జన్యోన సుద్ధ్వారేణం వేదీహత్కిరణం దదస్వాన్ ఉదస్య వాజీ సహూరిర్దా వాసుశ్రూషమాణస్తన్వా సుమర్యే తురం యజీషు తురజన్ ఋజవ్యోధి బ్రవోహీరతే రేణు వృంజన్ ఉదస్మాశ్రితం యతోరి భద్యోర్విఘాయతో అభిజో భయంతే యదా సహస్రమభిషీమయోధి దుర్వత్వస్మా భవతి భీమరింజన్ ఉదస్మాస్య పనయంతి జనా జ్యోతిం కృష్టి ప్రో అభిభూతి మాసో ఉదైనమావస్సమితే వియంతః పరాదధిక్రాసరత్సహస్రైః ఆదధిక్రాశ్రవసా పంచ గృష్టీ సూర్య ఇవ జ్యోతిషాపస్తదాన సహస్రసహస్రదశా భాజ్యర్వా ప్రణక్తుమధ్వాసమివచాంసి ఆసుందధిక్రాంతమనుష్టవామదివస్పృథివ్యా ఉదచక్కిరామ ఉచ్చంతీర్మాముషస సూదయంతది విశ్వానిదురితాని వర్షన్ మహస్తర్కర్మర్వదకృతప్రాదధిక్రాం నః పురువారస్య విష్ణాః యం పూరుభ్యో దీదిమాం సన్నాగ్నిం దదసర్మిత్రావరుణాతూరిం యో అశ్వస్య దధిక్రాం నో అకాధీత్ సమిద్ధే అగ్నావుషసోవ్యూష్టౌ అనాగసంతమదీతి కృణోదసమిత్రేణ వరుణేన సజోషాః ధిక్రాజిషూర్జో మహోజతమన్మయి మరుతాం నామ భద్రం స్వస్తూనం మిత్రమగ్నిహవామహ ఇంద్రం వజ్రబాహు ఇంద్రమివే దుభజే విహ్వాయంతీరాయజ్ఞమూపయంతమూదమ్యాయర్మిత్రరుణానో అస్వం దిక్రామ్నో అకారిణం జిష్ణోరస్వస్య బాలినా సురభిణాయుషిరాజిక్రామ్నజిషకిరామవిశ్వాలిమృతూదయంతు అపామగ్నేషసూర్య బృహస్పతేరాంగిరస జిష్ణో సత్వాభరిషోగిషోదో మన్యసచ్చారిషౌషస్సురణ్యసత్ సత్యోద్రవోద్రవర పరంగరోదధిక్రామేషమోజం స్వర్జనత్ ఉతస్మాస్య ద్రవదస్తురణ్యతః పర్ణన్న వేరనూపాది ప్రగర్ధినాః శేనస్యే భద్రజాతో అంగరం పరీదధిక్రామ్నః సహోజ్జాతరిత్రతః ఉతస్య వాజీక్షిపణిం దూరణ్యతి గ్రీవాజాం బద్ధోది కక్ష ఆసని కదుందధిక్రాను సంతవీత్వత్పథామంగాంశన్ వాపనీ ఫణత్ హంసూజిషద్వసూరంతరిక్షసద్ధోతాషదీర్దులో నసత్ నృషద్వసద్యోమసద్యాగోజాద్రిజాదితం ఇంద్రాకో వాం వరుణా సుమ్నమా పస్తోమో హవిష్మాం అమృతో నహోతా యో వాం హృతిక్రదూమాం అస్మదుక్తః పస్పర్శదింద్రావరుణా నమస్వాన్ ఇంద్రాహయో వరుణా చక్ర ఆపీ దేవో మర్త్యః సఖ్యాయ ప్రయస్వాన్ సహంతిషు శత్రో నవోభిర్వా మహద్భి స ప్రసృందే ఇంద్రాహరత్నం వరుణాధేష్టేచ్చాగ్రభ్య సమానేభ్యీ సఖాయ సఖ్యాయ సోమై స్తేభ్య స్వప్రయసా మాధురీతే ఇంద్రాజుభం వరుణాదిజ్యమస్మిన్నో జిష్టముగ్రాని జిష్టం వజ్రం యోనో బృగదర్దభీతిస్తస్మిన్నిమాథామభిభూత్యోజాః ఇంద్రాయుమం వరుణా భూతమస్యాధియ ప్రేతారా వృషభేవ ధేనోః సానో దుహీయజ్ఞవసేవ గత్వీ సహస్రధారాపయసా మహీ గౌః లోకే హితేతరాయ ఉర్వరా సుశీకే వృషాశ్చ పుంసే ఇంద్రానో అత్ర వరుణాస్యాతామవోర్ధస్మాపరీతజ్ఞాయాం యువామిధ్యవసే పూర్వ్యాయ పరిప్రభూతి గమిషస్వాపి ప్రణీమహే సఖ్యాయ ప్రియాయ సూరామం హిష్ఠాపితరే శంభూ సేవా జగందీ రాజన్న జగ్మూదాహు శ్రీరేణోమస్థురింద్రం గిరో వరుణం మే మనీషా ఇమాయింద్రం వరుణం మే మనీషా మన్ను భద్రవీణమిచ్చమానా ఉపే వస్తుర్జ్యోష్టారాజివస్వో రఘ్వీరి వస్రవసో భిక్షమానా అశ్వస్యత్మనారథ్యస్య పుష్టేర్నిత్యస్య రాజపతాయ శ్యామ తాచక్రారావూతి జగన్నవ్యాసీభిరస్మత్కారాయో నియుతస్య జంతాం ఆనో బృహంతా బృహతీభిరూతీ ఇంద్రజాతం వరుణవాజ సాతౌ యజ్జమప్రదనాసు ప్రక్రీడాంతస్య వాం శ్యామ సనితార ఆజేః మమ ద్వితారాష్ట్రం క్షత్రియస్య విశ్వాయోర్విశ్వే అమృతాధిధానః కృతం సజం దేవరుణస్య దేవారాజామి కృష్ణే రూపమస్య వవ్రే అహం రాజా వరుణో మహ్యంతాన్య సూర్యాణి ప్రథమాధారయంత కథం సజం దేవరుణస్య దేవారాజాని కృష్ణే రూపమస్య వవ్రే అహమింద్రో వరుణస్తేమ హిర్గోర్మీగభీరేణ చ శీసుమేకే త్వష్టేర్వ విశ్వభువనాని విద్వాన్సమైరజం రోదసీ ధారయం చ అహమపోక్షమానాధారయం దివం సదన ఋతస్య ఋతేన పుత్రో అదీతేర్ధాభూతృధాతు ప్రథయద్విభూమ మాన్నరస్వస్వాజయం తోమామృదా సమరణేహమంతే కృణోమ్యాజం మగభాగమిన్ద్రయ్యేణమభిభూత్యోజా అహంతా విశ్వాజకరణ్యకం మాదేవ్యం సహో వరతే అప్రదీతం యన్మాసో మాసో మమదన్యదుఃఖోభేభజేతేరజసీ అపారే విదుష్టే విశ్వభువనాని కశ్చిదా ప్రబ్రవీషివరుణాయ వేధ త్వం వృత్రాణి సన్విషే జఘన్వా త్వం వృతాంగారిణాయింద్రసింధూరే అస్మాకమత్ర పితరస్తాసాం సప్తర్షయో దౌర్గహే బధ్యమానే తరాజంగత్ర సరస్యమస్యాయింద్రన్న వృత్రదురమర్ధదేవం పురుకుత్సానీహి వామదా సద్ధవ్యేభిరింద్రావర్ణానమోభి అథారాజానంత్ర సదస్యమస్యావృత్రహణం దదసురర్ధదేవం రాజా భయం సమాం సోమదే మహవ్యేన దేవాహవసే నగావాహ తాం ధేనుమింద్రావరుణాయమన్నో విశ్వాహా ధత్తమనపస్ఫురంతీ కపుస్రవత్కతమో యజ్ఞియానాం భందారు దేవక్కతమో జూషాతే తస్యేమాం దేవీమృతే రుప్రేక్షాం హృదిశ్రేషామసృష్టిసుహవ్యాం కోమ్రేలాదికతమ ఆగమిష్టో దేవానాముకతమ సంభవిష్టః రథం కమాహుర్ద్రవదస్వమాసుంజం సూర్యస్య దుహితా వ్రీణీత మక్షోహిష్మాగచ్చోనింద్రో నక్తిం పరీతజ్ఞాయా దివ్యాసు పన్నాకయా సచీనాం భవతః సజిష్ఠా కామాం భూర్వమాదిహ్కయా నాస్వీనాగమథో హూయమానా కో వాం మహశ్చిద్యజసో అభీకపురుష్యతం మాధ్వీరస్రానభూతి ఉరుహామ్రథ పరిణక్షతిజ్యామాయత్స ముద్రానభివర్త దేవాం మధ్వా మాధ్వీమధూవాం వృషాయన్యత్సీం వాం వృక్షోధురజం నభక్వాః సింధుర్గవాం రసయా సింజరస్వాం ఘృణావయో రుషా సత్పరిజ్మన్ తదూర్వామజిరం చేతియానం జేనపతి భవతః సూర్యాయాః ఇహేహజద్వాం సమనాప వృక్షే తేజమస్మే సుమతిర్వా జరత్నా వృష్యదం జరిదారం యువం హస్రకామో నా సత్యాయుభద్రిక్ తం వాం రథం భయమద్యాహూవేమ పృథుర్జయమశ్వినా సంగతింగోః యూర్యాం మహాది బంధురాజర్గిర్వాహసంభృతమం వసూయుం యువం సృజమశ్వినా దేవతాతాం దివో నవాతావనధస్సజీభిః యువోర్వపురభివృక్షస్సజం దేవహం జియత్క గుహాసో రథే వాం కో వా మద్యాకారతే రాతహం యభూతయే వాసుతపేయాయ వార్కైః ఋతస్య వా వరుషే పూర్వ్యాయ నమో జయమానో అశ్వినావర్తత్ హిరణ్యయేన పురుభూరథే నేమం యజ్ఞం నా సత్యోపజాతం ఇవాథయిన్మధూన సోమ్యస్య దధతో రత్నం విధతే జనాయ ఆనో జాతం దివో అచ్చా పృథివ్యా హిరణ్యేన సువృతారథేన మా భామన్యే నిజమందే వయం తస్మై యద్దతేనాభిః పూర్వ్యా వాం నూనోదయం పూర్వీరం మృగంతం దస్రామి మాధాముభయేష్వస్మే నరో యద్వామశ్వినా స్తోమమామన్ సదస్తూతిమాజమీలాసో అగ్మన్ ఇహేయద్వాహం సమనాపాద్వృక్షే చేయమస్మే సోమతిర్వాజరత్నా ఉదృక్షతం జరితారం యమం వశ్రుతకామో నాసత్యాదిపద్రిక్ ఏతస్య భానుమృతి యత్రి యుజ్యతే రథం పరిద్మా దివో అస్య సానాది వృక్షాసో అస్మిన్ మిథునా అధిజో తృతిస్తురీజో మధునో విరప్సతే ఉద్వాం వృక్షాసో మధుమంతలీరథే రథా అశ్వాసభుషసో వ్యూష్టిషు అపోర్ణుమంతస్తమహాపరీవ్రతం స్వా అన్నశుక్రం తన్వంతారజాః మధ్వపిపదం మధురే వీరాసవీరుత ప్రియం మధూనే యుంజాథామృతం ఆవర్తనిం మధూనా జిన్వతస్పతో ధృతిం వహేథే మధుమంతమశ్వినా హంసాసోజే వాం మధుమంతో అశ్రుధో హిరణ్యవర్ణా బుహువాషద్బుధాః ఉదప్రుతో మందినో మందిని స్పృశో మధ్వో నమక్షస్రవనాని గచ్చతః స్వధ్వరా సో మధుమంతో అగ్నయ ఉస్రాచరంధ్రే ప్రతిమస్తో రస్తినాత్ యన్నిక్తహస్తస్తరణిర్విచక్షణసోమం సురావమధుమంతమద్రీభిః ఆకే నిపాసో అహభిర్దవిద్వధస్వా అర్ణశుక్రం తన్వంతారజాః శూరస్థితస్వాన్యుజానయీయతే విశ్వాంగనుస్వధయా చేతథస్వథః రవామవోచమశ్వినాధియంధారథస్వస్వో అనరోజో అస్తి ఏన సద్యః పరిరజాంసి జాతో హవిష్మంతం తరణిం భోజమచ్చ అగ్రం పిబా మధూనాం సుతం వాయోజమిష్టిషు త్వం హి పూర్వపాసి శరేనానో అభిష్టేభిర్నియుత్వాన్నింద్రసారథిః వాయో సుతస్య త్రింపతం ఆవాం సహస్రం భరజగింద్ర వాయూ అభిప్రయాః వహంతు సోమపీతయే రథం హిరణ్యబంధురమింద్ర వాయూ స్వధ్వరం ఆయుష్ఠాజో దివిస్పృశం రథేన పృథుపాజ సాధా స్వాం సర్వగచ్చతం ఇంద్ర వాయూ జిహాగతం ఇంద్ర వాయూ అయం సుతస్తం దేవేభిః సజోషసా విపదం దాసుషో గృహే ఇహ ప్రజానామస్తు వామింద్ర వాయూ విమోచనం ఇహ వాం సోమపీతయే వాయో శుక్రో ఆయామి హేమధ్వో అగ్రంధిపిష్టిషు ఆయాహి సోమపీతయే స్వార్ఘో దేవనియుత్వతా ఇంద్రశ్చ వాయవేషాం సోమానాం ఈతిమర్హతః యువామిహీయంతీంద్రవో నిర్నమాపో న సధ్యగ్ వాయవింద్రశ్చ సుష్మినా సరసం సవసస్పతి నిజత్వం తాన భూతజాజాతం సోమపీతయే యాభాం సంతి పురస్పృహో నియుతో దాసుషే నరా అస్మేతాయజ్ఞవాహసేంద్ర వాయూ నియచ్చతం విహిహోత్రా అవీతా విపో నరాయో అర్యః వాయవా చంద్రేణ రథేన యాహి సుతస్య పీతయే నిర్యుగానో అసస్తీర్నియుత్వాంగింద్రసారథిః వాయవా చంద్రేణ రథేన యాహి సుతస్య పీతయే అను కృష్ణే వసూధితి యే మాతే విశ్వపేషసా వాయవ చంద్రేణ రథేన యాహి సుతస్య పీతయే మహన్ కృత్వా మనోయుజో యుక్తాసో నవతిర్నవ వాజమా చంద్రేణ రథేన జాహి సుతస్య పీతయే వాయో శతం హరీణాం వివస్వపోష్యాణాం ఉదవాతే సహస్రిణో రథాయాతుపాజస ఇదం వా మాస్యే హవి ప్రియమింద్రా బృహస్పతి ఉక్తం మతశ్చ సస్యతే అయం వాం పరీషిచ్యతే సోమ ఇంద్రా బృహస్పతి చారుర్మధాయ పీతయే ఆనా ఇంద్రా బృహస్పతి ఇహమింద్రశ్చ గచ్చతం సోమపా సోమ పీతయే అస్మే ఇంద్రా బృహస్పతి ఇహయుంధత్తం సదగ్నిరం అశ్వామంతం సహస్రుణం ఇంద్రా బృహస్పతి భయం సుతే గీర్భిర్భవామహే అస్య సోమస్య పీతయే సోమామింద్రా బృహస్పతి గతం దాసుషో గృహే మాదజే థాం తదో గసా యస్తస్తం భసః సా విజ్ఞోహం థాం బృహస్పతి స్త్రిషధస్తో రవేణ ధ్యానాప్రాదే మంద్రజుహ్వం ధునేతయస్సు ప్రకేతం వదం తో బృహస్పతే అభియేనస్తతస్రే బృహంతం శ్రిప్రమలబ్ధపూర్వం బృహస్పతే రక్షతాదస్య యోనిం బృహస్పతే యాపరమాపరావతదాతరితస్తు సోనిషేదు తుభ్యం ఖాదావత అద్రి దుగ్ధామధ్వస్తోదంత్యభిరో విరత్సం బృహస్పతి ప్రథమం జాయమానో మహోజ్యోతిషః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవే నమి సప్తరశ్మిరథమస్తమాంసి సుష్టు భాసరుక్వదాగణేన బలం రూరోచఫలికం రవేణ బృహస్పతి ఋషుయా హవ్యసూదక్కలి క్రదద్వసతీరుదాయత్ ఏవా పిత్రే విశ్వదేవాజవృష్ణే యజ్ఞైర్వీధే మనమసా హవిర్భిః బృహస్పతే సుప్రజా వీరవంతో వయం శ్యామపతయోరజీణాం సయజ్రాజా ప్రతిగణ్యాని విశ్వా సుష్మేణ తస్థాభిర్వీర్యేణ బృహస్పతిస్సుభృతం విహరతి వల్గూయతి వందతే పూర్వభాగం సయక్షే విశుధి తవోకసి శ్వేతస్మాయిలా బిన్వదే విశ్వదానీ తస్మై విశస్వయమేవానామంతేజస్మిన్ బ్రహ్మరాజని పూర్వజేతి అప్రతీతో జయతి సంధరాలి ప్రతిజన్యాన్యుదయా సరన్యా అవశ్య వేయోవరీ వక్రోతి బ్రహ్మణే రాజాతమవంతి దేవా ఇంద్రశ్చ సోమం పిబలం బృహస్పతేస్మిన్ యజ్ఞే మందసానావృషణ్వసు ఆవాం విశంతిందవస్వాభుభోస్మేరయం సర్వీరం నియచ్చరం బృహస్పత ఇంద్రవద్ధరం నస్వజాసావాం సుమతిర్భూత్వస్మే అభిష్టం ధియో జిగృతం పురం ధీర్జస్తమర్యో వనుషామరాతి భద్రన్నో అపి వాత యమనా హరిః ఇగమోచ్యత్పూరుతమం నూనం దివోదు ఇతరో విభాజీర్ణాయ అసూరుచిత్రామృత పురస్తాన్వితీవస్వరవోద్ధరేషు యోగ్రజస్తమసోద్వారోచ్చీరభ్రాంచుజ పాపకా ఉచ్చందీరీరంతభోగాధో దేహోషో మఘోనీ అజిత్రే అంతఃపణజస్స సంతు బుధ్యమానాస్తమసోపి మధ్యే విత్సదేవీశ్వరజో నమో భాజామో బూజాదూషసో అద్య ఏనానవగ్వే అంగీరే దశగ్వే సప్తాస్యే రేవతి రేవదూష యూయం యిదేవీర్వృతయుద్భిరస్వైః పరిప్రజాథ భువనాని సజ్జః ప్రబోధయం దీరుషసస్వసనందనం దివాచ్చతుష్పాచ్చరసాయ జీవం స్విదాసాం కథమా పూరాణీయా విధానా విధదుర్భూనా శుభ్రావృషశ్చరణం జనవిజ్ఞాయంతే సదృశీరదుర్జా సాధాతా భద్రావృషసః పురాసూరభిష్టిజ్యుం నాదృతజాత సత్యాః స్వీజానస్ సమానముక్తైస్తుమంచం సంగ్రవీణం సద్యాప తాచరంది సమనా పురస్తాత్ సమానతః సమనాప ప్రధానాః ఋతస్య దేవీస్స స్వబుధానాగవాన్న సర్గా పుషసో జనంతే తాయిన్వే మనసమానీరీతవన్నాషసరంది ఊహం తీరభ్రమసి తమృసద్భిః శుక్రాశ్రమభిస్తుతయోరుచారాయిందీవోదుహితరో విభాతీర్ప్రజావంతం యచ్చతాస్మాసు దేవీః శోనాదావః ప్రతిబుధ్యమానాః సువీర్ఘస్య పతయస్యామ తద్వోదివోదివితరో విభాతీరుపబ్రువముషసో యజ్ఞకేతు వయం శ్యామయశసో జనేషు తద్యౌశ్చ ధత్తాం పృథివీ చ దేవీ ప్రతిష్యాసూనరీజనీం యుచ్ఛంతీ పరిష్వసూ దివోదర్శితుహితా అశ్వేవ చిత్రారూషీ మాతాగవామృతాపరీ సఖా భూదశ్వినో ఋషా ఉత సఖాశ్యశ్వినో ఋతమాతాగవామసి ఋతోషోవస్వ ఈషిషేభయద్వేష సంద్వాదికిత్సూరుదావరి ప్రతిస్తోమైరభుస్మై ప్రతిభద్రా ద్రక్షదగవాం సర్గానరస్మజాః ఓషా ప్రాపురుద్రయాః ఆపృటే విభావరివ్యా వజ్జ్యోతిషాతమాః పురుషో అనుస్వధామావ ఆద్యాంతరోషిరశ్మిభిరాంతరిక్షమురుప్రియం పురుషశుక్రేణ సోదిషాః తద్దేవస్య సవితుర్వార్యం మహద్వీణీమహే అసూరస్య ప్రచేతసః ఛద్దర్యేన దాసుడే యచ్ఛదిద్మనాతన్నో మహా ఉదయాం దేవో అత్యుభిః దివో ధర్తా భువనస్య ప్రజాపతిః పిశంగం ద్రావ్యం ప్రతి ముంచతే కవిః విచక్షణ ప్రజయన్నాభృణన్నుర్వజీనరత్సవితాసుమ్నముఖ్యం ఆ ప్రారజాం దివ్యాని పార్థీ వా శ్లోకం దేవక్రేణుతే స్వాజధర్మానే ప్రబాహు అస్రాత్సవితాసవీమని నివేశయన్ ప్రసువన్నక్తుభిర్జగత్ అదాభ్యో భువనాని ప్రజాకాశద్వ్రతాని దేవస్ సవితాభిరక్షతే ్రాగ్బాహూభువనస్య ప్రజాభ్యో ధృతవ్రతో మహో అధ్వస్య రాజతి నిరంతరిక్షం సవితామాహి త్వరాత్రీరాంసి పరిహోస్త్రీణి రోచనా తిస్రో దివ పృథివీస్తిస్రయన్ వదిస్త్రభిర్వ్రతైరభినో రక్షదిత్మనా బృహత్సం న ప్రసవీత నివేశ నో జగతస్థాదుర్భయశ్చయోవశీ సో దేవస్య వితాసం యచ్చత్వస్మే క్షయాయ త్రివరూ సమం హసః ఆనం దేవ ఋతుభిర్వర్ధ దుఃఖయం దధాతు నః సవితాసు ప్రజామిషం స క్షవాభిరహిశ్చింబదు ప్రజావంతం రజిమస్మే సమింబదు అభూర్దేవస్వ్యోమన్న ఉపవాచ్యోనృభి ప్రియోరత్నాభ్యమానవేభ్య శ్రేష్టం నోహత్ర ద్రవీణం యథాదధత్ దేవేభ్యో హి ప్రథమం యజ్ఞేభ్యో బృహత్వం సువసి భాగముత్తమం ఆదిద్రామానం సవితర్వ్యోనుషీనాజీవితామానుషేభ్య అచిత్తీయచ్చ గ్రమాదైర్వ్యేజనే దీనైర్దక్షై ప్రభూతి పూరుషత్వతా దేవేషు చ సవితర్మానుషేషు తత్వం నో అత్ర సువతాదనాగసః క్రమియే సవితుర్దైవ్యస్య తద్యథా విశ్వం భువనం ధారయిష్యతి పృథివ్యామరిమన్నాశ్వం గురిర్వష్మం దివస్సువతి సత్యమస్య తత్ ఇంద్రజ్యేష్ఠాన్ బృహద్భ్యః పర్వతేభ్యః క్షయాంగేభ్యః సువసి పస్యావతః యథా పతయంతో విజే విరజే వైవతస్థుః సవితః సమాయతే ఏతేత్రిరహన్ సవితః సవాసో దివే దివే సౌభగమా సువంతి ఇంద్రోద్యావా పృథివీ సింధూరద్భిరాజిత్యైర్నో అదితిః శర్మాజం సత్ కోపస్త్రాతాప సవః కోపరూతాద్యావా భూమే అదితేత్రాసీచాన్నః సహీయశో వర్ణవేత్రమత్కోపోధ్వరే వరీబోధాదిదేవాః ప్రజేధామాని పూర్వ్యాణ్యర్చాన్వియదుచ్చాన్వియోతారో అమూరాః విధాతారో విజేతధురజస్రారుతధీతయోరుచందధస్మాః ప్రపస్థ్యామదీతిం సింధూమర్కై స్వస్తి వీరే సఖ్యాయ దేవీం ఉభేయథా నో అహని నిపాత ఉషాసా నక్తామలబ్ధే వీర్యమామరుణశ్చేతిమంధా విషస్పతిః సువితం గాతుమగ్నిః ఇంద్రా విష్ణో నృవధృఢస్తవా నాశర్మ నోజంతమమ వద్వరూథం ఆపర్వతస్య మరుతామపాంసి దేవస్య త్రాతురవృహరస్య ఆత్మనిర్జన్యారంభాతోమిత్రియాదుతనవృష్యేత్ నూరోదశీ అహీనా బుద్ధ్యేనస్తు వేదరేభిరప్యేభిరిష్టైః సముద్రం న సంచరణే సనిష్యవో ఘర్మస్వరసో నద్యో అపవ్రన్ దేవైర్నో దేవ్యది నిపాదు దేవస్త్రాగతామప్రయుచ్ఛన్ నహి మిత్రస్య వరుణస్య దాసిమర్హామసి ప్రమియంసాగ్నే అగ్నిరేషేమ సవ్యశాగ్నిర్మహసౌభగస్య తాన్యస్మభ్యం రాసతే ఉషో మఘోన్యవహసూర్తేమార్యాపురు అస్మభ్యం వాజినీమతి తత్సునస్ విదా భగోవరుణో మిత్రో అర్యమా ఇంద్రో నోరాధసాగమత్ మహేద్యావా పృథివీ జిహజ్యేష్ఠే రుచాభవతాం సుజయద్భిరర్కైః యత్సేమ్వరిష్ఠే బృహదేవి మిన్వన్ బృహద్ధోక్షాపప్రధానేభిరేవైః దేవీ దేవేభిర్యజతే విదత్రైరమీనతీకస్థవృక్షమాణే ృహా దేవపుత్రే యజ్ఞస్య నేత్రీ సృజద్భిరర్కైః స యత్సవాభువనేష్వాసయేద్యావా పృథివీ జాన ఉర్వీగభీరేసీవేగే అవంసే ధీరస్ సత్యాసమీరత్ నూరోదసీ బృహద్భిర్ నోపరుథై పత్నీ మద్భిర్షయంతి సజోషాః పురుషే విశ్వే యజతే నిపాతం ధియా స్యాః వరథ్యస్య దాసాః ప్రభాం మహిద్యవే అభ్యుపస్తుతిం భరామహే శుచిరుపప్రశస్తయే పునానే తన్వా మిథస్వేన దక్షేణ రాజతః భూహ్యాదే సనాధృతం మహీ విద్వస్య సాధతస్తరం తీవిప్రతీర్తం పరియజ్ఞం నిషేదతు క్షేత్రస్య పతినా భయం హితేనే భజయామసి గామస్వం పోషయిత్వా సనో మృళాదీర్థే క్షేత్రస్య పతే మధుమందభూర్తిం ధేనువీపపయో అస్మాసు ధుక్ష్వ మధుశ్రుతం ఘృతమీపసుపూతమృతస్య నః పతయో మృళయంతు మధుమతిరోషధీర్యావహాపో మధుమన్నోభవత్వంతరిక్షం క్షేత్రస్య పతిర్మధూమాన్నో అస్మరిష్యంతో అన్వేనం చరేణ సునం వా సునం నరః సునం క్లేశతులాంగలం సునం వరత్రాబధ్యంతాం సునమష్టాముదింగయ సునాసీరామిమాం వాచం ేమాముపాసించతం అర్వాచీ సుభగే భవసి దేవందామహే సుభగాససి సుఫలాససి ఇంద్రసీతాం పూషాను యచ్చతు సానపయస్వతీ దుహాముత్తరాముత్తరాం సమాం సునం నత్వాలా విక్రేషంతు భూమిం సునం కీలాసా అభియంతు బాహైః సునం పద్జన్యో మధూనాపయోభిః సునాధీరా సునమస్మాసు దత్తాం ఓ